విశ్వస్య గోపాదేవాదేవేషు యజ్ఞయాజసే భూతదక్షసా నిద్రాతనానరథ్యావరుణోజశ్చ సుక్రతో సనాత్సూజాతనయాధృతవ్రత మాతా విశ్వవేదసా సూర్యాయ ప్రమహసా మహీజ జానాదేతర్వృతావరీ మహాంతా మిత్రవరుణా సమ్రాజా దేవావసూరా వృధానావృతమాఘోషతో బృహత్ నవాతాశవసో మహసూను దక్షస్య సుక్రతూ శ్రీప్రదానో యుషో వాస్వదిక్షితః సంజాదానో నియేమధుర్దివ్యాః పార్థివీరిషాః నభస్వధీరావాం చరంతు వృష్టయాః అధియా బృహతో దివో ఓభియూథే వపశ్యతః దానా సమ్రాజానమసేహితా నిషేద దుస్సామ్రాజ్యాయ సుక్రతూ ధృతవ్రత క్షత్రియా క్షత్రమాసతు అక్ష్ణశ్చిద్గా దువిత్తరానుల్బణేన చక్షసా నిషిన్మిషంతా నిచిరాని చిక్యతు ఉతమో దేవ్యరీతిరుష్యతాం నాసత్యా పురుష్యంతో మరుతో వృద్ధసవస తేనో నావమూరష్యదివానక్తం సుదానవ అదృష్యంతో నిపాయుభిస్స చేమహి అగ్నదే విష్ణవే వయమరిష్యంతః సుదానవే సృధిస్వజావం సింధో పూర్వచిత్తయే తద్వార్యం వృణీమహే వరిష్టం గోపయత్యం మిత్రో యత్పాంతి వరుణో యదర్యమా ఉదన సింధూరపాంతం మరుతస్తదశ్వినా ఇంద్రో విష్ణుర్మేధ్వాంసః సజోషసః ఏహిష్మా వనుషో నరోభిమా జింకయస్యచిత్ విఘ్నం అక్షోదః ప్రతిఘ్నం త్రిభూర్ణయః అయమేక యుక్తా పురోచష్టేవి విశ్వతీః వ్రతాన్యనూపశ్చ రామసి అనుపూర్వాజ్యోగ్యాజ్యస్య సశ్చివ మిత్రస్య వ్రతవరుణస్య దీర్ఘశ్రుత్ పర్యోరశ్మినా దివోంతాన్మే పృథివ్యా ఉభే ఆప ప్రౌరోదసీ మహిత్వా ఉదుష్యసరణే దివో జ్యోతిరయం సూర్యా అగ్నిర్న శుక్రస్వమిధాన ఆహూత వచో దీర్ఘ ప్రసధ్వనిషేవాజస్య గోమత ఈశేహి పిత్వో విషస్య దావనే తత్సూర్యం రోదసీ ఉభే దోషావస్థోరుపబ్రువే భోజేష్స్మాం అభ్యుచ్చ రాసదా రిద్రముక్షణ్యాయ నేరజతం హరజానే రథం యుక్తమాసనామ సుషామాని తామే అశ్వానాం హరీనాం హితోసనా ఉదోనుగృత్యానాం రువాహసా స్మరీషూకషావంతావిప్రాణమిష్ఠయామతి మహోవాజినావర్వంతాసచాసనం యువో ఋషురసం భువే సధస్తుచ్చాయ సూరిషు మధూర్తదక్షావృషణావృషణ్వసు యువం వరో సుషాం మే మహేతనే నాసత్యా అవోభిర్జాథో వృషణావృషణ్వసు తావా మధ్యః వామహే హవ్యేభిర్వాజినీవసు పూర్వీ ఋషయిషయం తాపతి క్షపః ఆవాం బాహిష్ఠో అశ్వినారథో జాతు శ్రుతో నరా ఉపస్తోమాం దురస్య దర్శనశ్రియే జ్యూరాణాచీదశ్వినామన్యేథామృషన్వసు యువం నిరుద్రాపరుషో అదిద్విషామానుషం వక్షోభిః పరిదీయథ ధియం జిన్వావధూవర్ణా సుభస్పతీ ఉపానో యాతమశ్వినా రాజా విశ్వభూషాసః మఘవాహానా సువీరావనవచ్యుత ఆమే అస్య ప్రాజీవ్యా అమింద్రనామత్యాగతం దేవాదేవేభిరద్యసచనస్తమా వయం హి వాంఘవామహవుక్షణ్యంతో వ్యశ్వమత్ సుమతిభిరుప విప్రావిఘాగతం అశ్వినా శ్రీషేస్తు హి కువిత్తే శ్రవదోహవం నేదీయసూలజాత పణీంఘృత వయ్యశ్వస్య శ్రుతం నరోతో మే అస్య వేదసః సజోషసావరుణో మిత్రో అర్ఘ్యమా యువా దత్తస్య ధృష్ణ్యా యువానీతస్య సూరిభిః అహరహర్ణషావహ్యం శిక్షతం యో వాం యజ్ఞేభిరావృతో ధీవస్త్రావధూరీవ సపర్యంతా సుభే చక్రాతే అశ్వినా యో వామురువ్యతస్తమం చికేతతిర్వాయ్యం వర్తిరశ్వినా పరీయాతమస్మయూ అస్మాభ్యం దువృషం వసూజాతం వర్తిర్వాయ్యం విషుద్రుహే యజ్ఞమోహసుర్గిరా వాహిష్ఠో వాంభవానాం సోమో దూతో హూవన్నరా యుగాభ్యాం భూత్వస్వినా యదతో దివో అర్ణవయషో వామదథో గృహే సుతమిన్మే అమర్త్యా ఉదస్యాశ్వే దజాపరీ వాహిష్ఠావాం నదీనాం సింధుర్హిరణ్యవర్తని స్మృతేతజా సుకీర్త్యాశ్వీనా శ్వేతజా ధియా మహేథే శుభ్రజావానా యుక్ష్మాయుత్వం రథాసహా యువస్వపోష్యావసో ఆన్నో వాజో మధుపిపాస్మాకం సవనాగహి తవ వాయవృతస్పతే త్వష్టుర్జామాతరద్భుత అపాం శ్యామృణీమహే త్వష్టుర్జామాతరం వయమీశానం రాజయీమహే సుతావంతో వాయుం యుమ్నాజనా సహ వాయో యాహి శివా దివో వహస్వాసు స్వస్యం వహస్వమహపృథుపక్ష సారథే వాం హి సుప్సరస్తమం ఋషదనేషు భూమహే గ్రావాణం నాశ్వపృష్ఠం మంహనా సత్వం నో దేవమన సావాయో మందానో అగ్ర్యః కృధివాజాం అపోధియాః అగ్నిరుక్తే పురోహితో ద్యావాణాభరిరధ్వరే నిద్రాయామరుతో బ్రహ్మనస్పతిం దేవాంగవోవరేణ్యం ఆశృంగాది పృథివీం వనస్పతీనక్తమోషధీ విశ్వేదనోవసో విశ్వవేదసోధీనాం భూత ప్రావికారాః ేషు పూర్య ఆదిత్యేషు ప్రవరుణే ధృతవ్రతే మరుత్సు విశ్వభారుషు విశ్వేష్మానవే విశ్వవేదశోభువన్ వృధేసహ అనిష్టేభిః పాయుభిర్విశ్వవేదశోయంతానో మృగం శర్దిః ఆనో అద్య సమానసోగంతా విశ్వే సజోషసః విచారిరామరుతో దేవ్యది దేశదనేపస్యేమహి అభిప్రియామారుతో యావో అస్యా హర్యామిత్రప్రజాధన బర్హిరింద్రో వరుణస్తు రామర ఆదిత్యా సరస్వతం తునః వజంభో వృక్తబర్హిషో హితప్రాయసానుషగ్ సుతసో మాసో వరుణః వామహే మనుష్మదిద్ధాగ్నయః ఆ ప్రజాతమరుతో విష్ణో అశ్వీనాభూషణ్మాగీనజాధియా ఇంద్రాయాదు ప్రథమస్యభిర్వృషాయో వృత్రః గృహే వినో దేవాసో అద్రుహోచ్ఛిద్రం ధర్మ యచ్చత అనదూరాద్వసవోను చిదంతితో వరూధమాదర్శతి అస్తి హి వస్వజాత్యం విషాదసో దేవాసో అస్త్యాప్యం పూర్వస్మై సుపితాయ వోచతమక్షూర్ణాయనవ్యాసే ఇలాహి ఉపస్తుతిమిదా వామస్య భక్తయే ఉపారో విశ్వవేదసో నమస్యురాంగద్రక్షణ్యామివ ఉదిష్యవస్వసు ప్రణీతయోస్థాదూర్ధోవరేణ్య నిర్దిపాదశ్చతుష్పాదో అర్థినో విశ్రన్వదయుష్ణవాః దేవం దేవం భోవాసే దేవం దేవమభిష్టాయే దేవం దేవం భువే మవాజ సాతజే గృణంతో దేవ్యాధియా దేవాసో యుష్మామన వేదమన్యభో విశ్వే సాకం సరాదయః ేనో అద్యతే పరం తుచేతు నోభవంతు వరి గోపిదాః ప్రవస్వం సామ్యద్రుగస్థం సముపస్తుతీనాం నతనం ధూర్తిర్వరుణమిత్రమద్యం యో బోధామభ్యో వీధత్ రసక్షయం విరదేవి మహీర్షో యో గోపరాయదాసతి ప్రజాభిర్జాయతే ధర్మ నస్పర్యరిష్టః సర్వజేధతే యుధస్సుకేధిర్యాచ్యధ్వనః అర్యమా మిత్రో వరుణః సరాదయోయం త్రాయంతే సజోషసః అద్యే జిదస్మే కృణు ధాన్యం జనం దుర్గే జిదాసుధరణం ఏనాదీదస్మాదరణి పరోనుధాశ్రేధం దీవినశ్యతు యదద్యసూర్యముద్యతి ప్రియక్షత్రాదృతం దధా అన్యం రుచి ప్రభుధి విశ్వవేదసో యద్వా మధ్యం దీనే దివః యద్వాభిరిత్వే ఆసురాృతం యతే షద్యర్యేమ విదాసుషే వయో వసవో విశ్వవేద స ఉపస్థేయామధ్యసూరగుదీతేయం మధ్యం దీన ఆదుతి వామం ధత్తమనవే విశ్వవేద సో జుహ్వానాయ ప్రచేదసే వయం తద్వస్వం రాజా వృణీమహే పుత్రో నవహువాయ్యం అస్యామదాదిత్యాయుహ్వాతో హవిర్యే నవస్యో నసామహై ఏ త్రింశదిత్రయస్మరో దేవాసో బర్హిరాసనన్ విదం నహద్విదాసనన్ వరో నో మిత్రో అర్యమాస్మద్రాదిషాతో అగ్నయాః పత్నీ వంతో వశకృతాః ేనో గోపా వాచ్యాస్తవు రక్తయుద్ధాన్యగ్ పురస్తాత్సర్వజా విశాస్తేవాస్తేషాం న హిరామీనత్ అరావాచనవత్యాః సప్తానాం సప్తరిష్టయః సప్తద్యుమ్నాన్యేషాం సప్తో అధిశ్రియోధిరే మధురే గోవిరు నూనరోజుభాజ్యంకేరణ్యం యో నిమేక ఆసాద్యోగనోంతర్దేవేషు మేధీర మాధీమేకో బిభర్తి హస్త ఆయసీమంతర్దేవేషు విద్రూభిః వజ్రమేకో బిభర్తి హస్తాహీతం తేన వృత్రాణి జిఘ్నతే ఏకో విభర్తి హస్త ఆయూధం సుధీరుగ్రోజరాషభేషజ అసలేకః పీపాయతస్కరోయతాం ఏష వేదనిహీనాం త్రీణ్యేకపురుగాయో విచక్రమే యత్ర దేవా సోమదంతి విభిర్ద్వాచరతరేకజా సహ ప్రప్రభాసేవ వసతః సతోద్వాచక్రాదేవు భవాదిభి సంరాజా సర్పిరా సుతి అరచరం రేకే మహిషామ మన్వదతే నగూర్జమరోచయం నహి భో అస్యర్భగో దేవా సో నగుమారక విశ్వే సతో మహాంతయిత్ ఇది స్తుతాసో అరసాదశోజేస్తత్రయశ్చత్రింశ్చ మనోర్దేవాయజ్ఞియాసః తేన శ్రాద్ధం దేవదూనో అధివోచత మానఃపథ విద్యాన్ మానవాదీ దూరం నైష్టవరావత ఏ దేవాస ఇహస్థన విశ్వే వైశ్వానరాభూత అస్మభ్యం సర్వ సప్రథోగవే స్వాహాయత యోజాయత్సునవచ్చపదాది బ్రహ్మేజింద్రశ్చరాగణ్యోమ్రదాశిరం కాయిత్తం సక్రో అంహసః తస్య ద్యుమాన్నసద్రథో దేవదూతస్సు సూసువత్ విశ్వా వన్వన్న మిత్ర్యా అస్య ప్రజాపతి గృహే సత్యం దీవే ేనుమతీయుదంపతి సమనసా సమృత ఆచావత దేవా సో నిత్యజాశిరా ప్రతి ప్రాశవ్యాంగిత సంయం బర్హిరా సాతేషు వాయన నేవామృత సుమతిన్నజోక్షత శ్రో బృహద్వీవాసద పుత్రిణాకుమారిణా విశ్వమాయుర్యాస్మృత ఉభాయిరణ్యదేశీతిహోత్రాకృతద్వసూతామృతాయకం సమూధో రోమసంభాతో దేవేషు కృణుతో దువాహ ఆశ్రమపర్వతీమహే నదీనా ఆవిష్ణా సాభువా ఐదూ భూషారయర్భగస్వస్తి సర్వధాతమహరుగద్వాస్వస్తిరనర్వో విశ్వో దేవస్ మనసా ఆదిత్యానామనేహితిత్రోర్యవరుణ సంతి గోపాదస్యమంథా అగ్నిం వః పూర్వ్యం గిరా దేవమీ లేవసూనా సపర్యంతః పురప్రియం మిత్రం నక్షేత్ర సాధసం మక్షు దేవవతో రథః శూరో వా భృత్సుకాసూచిత్ దేవానాం జయన్మనో యజమానయక్షత్యభీతయజ్వనోభువత్ నయజమానరిష్యసి నసున్వానదేవయో దేవానాం జయన్మనో యజమాన యక్షత్యభీతయజ్వనోభువత్ నష్టం కర్మణాన సన్న ప్రయోషన్నయోషది దేవానాం జయన్మనో యజమాన యక్షత్యభీతయజ్వనోభువత్ అసతత్ర సువీర్యముదత్య దాస్వస్యం దేవానాం జయన్మనో యజమాన యక్షత్యభీతయజ్వనోభువత్ భద్రం నో అపీవాతయమనా హరిః ప్రగతాంగ్రీషిణ వారింద్రస్య గాధరా మదే సోమస్య వోచత శ్రుతిం దమనర్షనిం పితృం దాసమహీశుభం ఉగ్రవిణం నపః నిర్భూతస్య విష్టవం వర్ష్మాణం బృహతస్థిర కృషేతీంద్రపౌంశ్యం ప్రతిశ్రుతాయ వో ధృషత్తూర్ణా సమ్మగిరేరథి కుబేషు శ్రీప్రమూదయే సగోరస్వస్య వివ్రజం మందానః సోమ్యేభ్యః పురం న సూరదర్షసి ఇది మేరారణ సుతముక్తే వాదసేచనాః ఆరాదుపస్వదాగాహి వయం గాజే అవిశ్వసి స్తోతారీంద్రగిర్వణః త్వన్నో జిన్వసోమపాః ఉదనః పితుమాభరసంవరానో అవీక్షితం మఘవన్భూరి దేవసు ఉదనో గోమతస్కృతి హిరణ్యవతో అశ్వినాః ఇలాభిః సంరభేమహి ృగదుఃఖంభవామహే శ్రప్రకారశ్రమూతే సాధు కృణ్వంతమవసే యస్సంస్థేతిక్రదురాదీం కృణోతి వృద్రాభ్యః పురోపసూః సహస్రక్రశ్చిదాస గద్దానవాంగంతరాభరః ఇంద్రో విశ్వాభిరుతిభిః యో రాజో ఓమర్మాంసు పారస్సుం వతస్సఖా సమింద్రమధిగాయజ ఆయం తారం మహి స్థిరం వృతనాశుశ్రవోజితం భూరేరీషా నమోజసా నకీరస్య సచీనాం నియంతా సూనృతానాం నగిర్వక్తాది నూనం బ్రహ్మణా మృణం రాశూనామస్తి సుంభతాప్రతాపే పన్యయిదుపగాయతపన్యాభుక్తాని సంసత బ్రహ్మా గృణోతపన్యయిత్ పన్యాదబ్ధిరక్షత సహస్రా భాజ్యవృత ఇంద్రోయో యజ్వానో వృధ విషోచారస్వధా అనుగృష్ఠీనామన్ బాహువాః ఇంద్రపిబసుతానాం పిబస్వధీనవానాముదయస్తు గ్రేసతాః ఉతాయమింద్రయస్తవ అతీహిమన్యుషావినం సుషువాం సముపారణే ఇమం భ్రాతం సుతం పిబ ఇహి తిస్రః పరావత ఇహి పంచజనాం అతి ధేనా ఇంద్రామచాకాశత్ సూర్యో రశ్మిం యథా సృజాత్వా యచ్ఛంతు మేఘినాః నిమ్నమాపో న సధ్యగ్ అధ్వర్యవాదుహిషిం చ సోమం వీరాజ శిప్రిణే భరాసుతస్య పీతజే యవుద్రః ప్రాలికం వినన్యా అక్సింధూం రవాసృజత్ యోగోషు పక్వం ధారయత్ అహం రత్నమిదీషమౌర్ణ పాపమహీశుభం హిమేనా విద్యదర్భూతం ప్రవ ఉగ్రాయ నిష్ఠురేషాధాయ ప్రసక్షిణే దేవత్తం బ్రహ్మ గాయత యో విశ్వాన్యభిమృతా సోమస్య మదే అంధసః ఇంద్రో దేవేషు చేతది ఇహత్యాసధమాజ్యాహరి హిరణ్యకేశ్యా బోధామభిప్రయోహితం సర్వాంచం పాపురుష్టుత ప్రియమేధస్తు తాహరీ సోమపేయాయ వక్షతః వజంఘత్వా సుతావంతాపోనరక్తబలిహిషః పవిత్రస్య ప్రస్రవణేషు వృత్రహన్వలి స్తోతార ఆసతే స్వరం దిత్వా సుతేన రూపసో నిరేక ముక్థినాః కదా సుతం త్రిషానవోగాగమయింద్రః స్వబ్ధీవ వంసకః కణ్వేభిర్దృష్టవా ధృఢద్వాజం దర్షి సహస్రణం విశంగారూపం మఘవన్ వితర్షణే భక్షుగోమంతమీమహే ఆదిగాయాంధ సోమదైంద్రాయ మేధ్యాదిథే యస్సం విశ్వోహర్యోర్యస్సుతే సజా వజ్రీరథో హిరణ్యయాః యస్సు శ్రవ్యస్సు దక్షిణయోయస్సుక్రతుర్ఘృణే యాకరః సహస్రాగశ్వతామఘలింద్రోయః పూర్భిరారితః యోధీషితో యోవృతో యో అగ్నిశ్మశ్రూషుశ్రితః విభూతజ్ఞం నశ్చ వనః పురుష్టుతః క్రత్వా గౌరీవ సాఖినః కయీం వేద సుతే స చాపి బంతం కద్వయో దధే అయం యః పురో విభిరత్యోజసామం దానశిప్యంధసః ధారామృగో న వారణః పురుత్రాచరథం దధే విశ్వా నియమత సుతే గమో మహాంశ్చరస్యోజసాగ్ర సన్యనిష్ఠృతస్థిరోరణాయ సంస్కృతః యజి స్తోతుర్మఘవా శృణబద్ధవాంనేంద్రో యోషత్యాగమత్ సత్యమిచ్ఛావృషేదసి వృషజూర్ణో వృతః వృషాహ్యుగ్రశృంక్షేప రావతి వృషో అర్వావతి శ్రుతః వృషణస్తే అభీసవో వృషాకసా హిరణ్యజీ వృషారథో మఘభం వృషణాహరి వృషాత్వం సదక్రతో వృషాసోతా సునోతు తే వృషం వృజి వృందాభర వృషాదం వే వృషణం నజీష్వాదుభ్యం సాదర్హరీనాధూరవిష్టసోమ్యం నాయమచ్చా మఘవా శృణభద్గిరో బ్రహ్మోక్తశుక్రతో అహంగుత్వారథేష్టామాఘరాజోరథయుజాః తిరస్చీధర్యం సమనాని వృత్రహన్నన్యేషాం వ్యాసదక్రతో అస్మాకమద్యాంతమం స్తోమం ధిష్వమహామహ అస్మాకం తే సమనాసం దుసంత మామదాయద్యుక్షసోమపాః నహిషస్తమనోమ శాస్త్రే అన్యశ్చరణ్యతి యో అస్మాంగీలకానయత్ ఇంద్రశ్చిద్ధారుదబ్రవీ స్త్రియా సాస్యం మనాః ఉతో అహక్రతుం రఘుం సప్తీ జిద్ధామదచ్యుతా మిథునావహతో రథం ఏవేద్ధోర్విష్ణముత్తరా అధః పశ్య స్వమోపరి సంతరాం పాదకౌహర మాతే ప్రగౌరిశ్రీ బ్రహ్మా బభూవీథ ఏంద్రజాయి హరిభిరుపకంపశ్చుతిం దివో అవృష్యసతో దివం జయదీవావసో ఆత్వాగ్రపాపదం నియసోమీ ఘోషేణ యచ్చతు దివో అవృష్యసతో దివం జయదీవావసో అత్రామిరేషాముదాం నూను తే మృగా దివో అముష్యసతో దివం జయదీవావసో ఆత్వాకన్వాహమం దేవాజ సాధయే దివో అముష్యసతో దివం జయదీవావసో దాయితే సుతానాం పూర్వపాయ్యం దివో అముష్యసతో దివం జయదీవావసో స్మత్పూరం ధర్మాగహి విశ్వతో ధీర్ణ భూతయే దివో అముష్యసతో దివం జయదీవావసో ఆనో యాహి మహేమతే సహస్రోతే సతామఘ దివో అముష్యసతో దివం జయదీవావసో ఆత్వాహోతామనుర్హితో దేవత్రావక్షదీభ్యః దివో అముష్యసతో దివం జయదీవావసో ఆత్మా మదచ్యుతరీశేనం పక్షేవక్షత దివో అముష్యసతో దివం దేదీవసో ఆజాహ్యజాపరి స్వాహాశోభస్ పీతయే దివో అముష్యసతో దివం దయదీవసో ఆనో జాహ్యుపశ్రుత్యుక్తేరురమయాజిహ దివో అముష్యసతో దివం దయదీవసో స్వరూపైరాసురో గహి సంభృతైః సంభృతా స్వః దివో అముష్యసతో దివం జయదీవసో ఆజాహి పర్వతేభ్యః సముద్రస్యాధిభిష్టపాః దివో అముష్యసతో దివం జయదీవసో ఆనోగవ్యాన్యస్యా సహస్రాసూరదద్రిః దివో అముష్యసతో దివం జయదీవసో ఆనసహస్రశోభరాజుతాని సతాని చ దివో అముష్యసతో దివం జయదీవసో ఆయదింద్రశ్చ దద్వాహే సహస్రం వసూరోజిషః ఓజిష్ఠమశ్వం పశుం యరిద్రావాతరం వసో ఋషాసో రఘుష్యతాః ధ్యాయం తే సూర్యాయివ ఆరావతస్య రాతిషు ద్రవచక్రేష్వాసిషు తిష్ఠాంబరస్య మధ్యా అగ్నిరేంద్రేణవరుణేన విష్ణూనాదిత్యై రుద్రైర్వసూభిస్ చాభువాః సజోషధామృషసా సూర్యేణ చ సోమం పిబతమశ్విరా విశ్వాభిర్దేభిర్భువనేన వాజినా దివా పృథివ్యాద్రిభిస్ చాభువాః సజోషసా భుషసా సూర్యేణ చ సోమం పిబతమశ్వినా విశ్వైర్దేవైస్త్రిభిరేకాదశైర్లాద్భిర్మరుద్భిర్భృగోభిస్త చాభువాః సజోషసా భుషసా సూర్యేణ చ సోమం పిబతమశ్వినా జుషేధాం యజ్ఞం బోధతం హవస్య మే విశ్వేహదే భౌసభనావగచ్చతం సజోషసా భుషసా సూర్యేణ చేషణం నో వోఢమశ్వినా సోమం జుషేధాం యుపసేవ కన్యరాం విశ్వేహదే భౌసభనావగచ్చతం సజోషసా భుషసా సూర్యేణ చేషణం నో వోఢమశ్వినా గిరో జుషేధామధ్వరం జుషేధాం విశ్వేహదే భౌసవనావగచ్చతం సజోషసా భుషసా సూర్యేణ చేషణం నో వోఢమశ్వినా హారిద్రమేవ పతధోవనే దుభసోమం సుతం మహిషేవావగచ్చతః సజోషసా భుషసా సూర్యేణ చక్రిర్భర్తిర్జాతమశ్వినా హంసావీవ పతసో అధ్వగావీవ సోమం సుతం మహిషేవావగచ్చతః సజోషసా భుషసా సూర్యేణ చక్రిర్భర్తిర్జాతమశ్వినా శేనావీవ పతసో హర్యదాతజే సోమం సుతం మహిషేవావగచ్చతః సజోషసా భుషసా సూర్యేణ చక్రిర్భక్తిర్జాతమశ్వినా వివాదం చ దృక్ృతం చాచగచ్చతం ప్రజాం చ ధత్తం ద్రవీణం చ ధత్తం సజోషసా భుషసా సూర్యేణ చోర్జం నో ధత్తమశ్వినా జజాతం చ ప్రస్తూతం చ ప్రజావతం ప్రజాం చ ధత్తం ద్రవీణం చ ధత్తం సజోషసా భుషసా సూర్యేణ చోర్జం నో ధత్తమశ్వినా హతం చ శత్రూంజాతం చ మిత్రిణః ప్రజాం చ ధత్తం ద్రవీణం చ ధత్తం సజోషసా భుషసా సూర్యేణ చోర్జం నో ధత్తమశ్వినా మిత్రావరుణవంతా కృతధర్మవంతా మరుత్వంతా జరితుర్గచ్చతో హవం సజోగ్రసాషసా సూర్యేణిత్యైర్యాతమశ్వినా అంగీరస్వంతా బుధ విష్ణువంతా మరుత్వంతా జరదుర్గచ్చదోహవం సజోగ్రసాషసా సూర్యేణిత్యైర్యాతమశ్వినా రఘువంతా మృగనాభాజవంతా మరుత్వంతా జరదుర్గచ్చదోహవం సజోగ్రసాషసా సూర్యేణిత్యైర్యాతమశ్వినా బ్రహ్మ జన్మతముత జన్మృతం ధియోహతం రక్షాహం దిషేధతమమీవాహ సజోగ్రసా వృషసా సూర్యేణ చ సోమం సోమ్వతో అశ్వినా క్షత్రం జన్మతముత జన్మతం రేణతం రక్షాహం దిషేధతమమీవాహ సజోషసా వృషసా సూర్యేణ చ సోమం సంవతో అశ్వినా ధేనోర్జింబతముత జింబతం విశోహతం రక్షాం సిషేధతమమీవాహ సజోషసా వృషసా సూర్యేణ చ సోమం సంవతో అశ్వినా అత్రేస్వస్వతోమచ్యుతాషసా సూర్యేణరాశ్వీరాతిరో అన్యం స్వర్గాంగివసృజతం సృష్టిరూపస్వస్వతోమచ్యుతా సజోషసా వృషసా సూర్యేణరాశ్వీనాతిరో అన్యం రస్మీంగ్రీవయచ్చతమధ్వరాశ్యావాస్వస్వతోమచ్యుతా సజోషసా వృషసా సూర్యేణ చాశ్వీనాతిరో అన్యం అర్వాగ్రథం నియచ్చతం పిబతం సౌమ్యం మధు ఆయాతమశ్వినాగతమవశుర్వామహం భూవే ధత్రం రత్నాని దాసుషే నమో భాగే ప్రసీదే అధ్వరే నరా వివక్షణస్య పీతయే ఆజాతమశ్వినాగతమవశుర్వామహం భూవే ధత్రం రత్నాని దాసుషే స్వాహాకృతం సుతస్య దేవాబంధస ఆజాతమశ్వినాగతమవశుర్వామహం భూవే ధత్తం రత్నాని దాసుషే అమితాశీసం పరో వృక్షవర్హిషః పిబాసో మమ్మదాజకం సదక్రతో యందే భాగమధారజన్ విశ్వాసేహానః ప్లుతానాభిరుద్రజః సమప్సుజిన్ మరుత్వాంగింద్రసత్వతే రాస్తోదారం మఘవన్న భత్వాం పిబాసో మమ్మదాజకం సదక్రతో యందే భాగమధారజన్ విశ్వాసేహానప్లుతనాభురుద్రజః సమప్సుజిన్ మరుత్వాంగింద్రసత్వతే ఊర్ధ్రదేవాంగవశ్యోజసా త్వాం పిబాసో మమ్మదాజకం సదక్రతో యందే భాగమధారజన్ విశ్వాసేహానప్లుతనాభురుద్రజః సమప్సుజిన్ మరుత్వాంగింద్రసత్వతే జనితాదివోజనితా పృథివ్యా పిబాసో మమ్మదాజకం సదక్రతో యందే భాగమధారజన్ విశ్వాసేహానప్లుతనాభురుద్రజః సమప్సుజిన్ మరుత్వాంగింద్రసత్వతే జనితా స్వానాం జనితా గవామసి పిబాసో మమ్మదాజకం సదక్రతో యందే భాగమధారజన్ విశ్వాసేహానప్లుతనాభురుద్రజః సమప్సుజిన్ మరుత్వాంగింద్రసత్వతే అత్రీణాం సోమామద్రివో మహస్త్రిధి పిబాసో మమ్మదాజకం సదక్రతో యందే భాగమధారజన్ విశ్వాసేహానప్లుతనాభురుద్రజః సమప్సుజిన్ మరుత్వాంగింద్రసత్వతే స్వస్య సంపతస్తథా శృణు యథా శృణో రథే కర్మాణి కృణ్వత రథరస్య మావిధత్వమేకయన్ ఋషాజయంద్ర బ్రహ్మాణి వర్ధయన్ ేష్వాధ ప్రసంపరీవతీంద్ర విశ్వాభిరుచిభ మాధ్యం దినస్ సవనస్ వ్రతహన్నేద్యోమస్ వజ్రివ సేహాన ఉగ్రపృతనాభిదృఘ సజీవతీంద్ర విశ్వాభిరుచిభ మాధ్యం దినస్ సవనస్ వ్రతహన్నేద్యోమస్ వజ్రివ ఏకరాలస్ భువనస్ రాజసి సజీపతీంద్ర విశ్వాభిరుచిభ మాధ్యం దినస్ సవనస్ వ్రతహన్నేద్యోమస్ వజ్రివ స్థావానాజవజసి త్వమేకయిచ్ఛాదీపతీంద్ర విశ్వాభిరుచిభ మాధ్యం దినస్ సవనస్ వ్రతహన్నేద్యోమస్ వజ్రివ క్షేమస్ ప్రయుజస్తత్వమీశిషేషదీపతీంద్ర విశ్వాభిరుచిభ మాధ్యం దినస్ సవనస్ వ్రతహన్నేద్యోమస్ వజ్రివ క్షత్రాయ త్వమవాసిరత్వమావిధ సజీపతీంద్ర విశ్వాభిరుచిభ మాధ్యం దినస్ సవనస్ వ్రతహన్నేద్యోమస్ వజ్రివ స్వస్థా శృణు యథా శృణో రథే కర్మాణి కృణ్వత సదస్యుమావిధత్వమేకయన్ ఋషాశయింద్ర క్షత్రాణి వర్ధయన్ యజ్ఞసహిస్థరిత్విజాసస్మీవాజేషు కర్మసు ఇంద్రాగ్నేతస్య బోధతం రోషాధారధయావానావృత్రహనాపరాజితా ఇంద్రాగ్నేతస్య బోధతం ఇదం వాం మధిరం మధ్వదుక్షం మద్రీభిర్నరాః ఇంద్రాగ్నేతస్య బోధతం యుషేతాం యజ్ఞమిష్టజే సుతం సోమం సధస్తుతి ఇంద్రాగ్ని ఆగతం నరా ఇమాజుషేధాంద్రాజాయర్హవ్యాన్యోహసో ఇంద్రాగ్ని ఆగతంబరా ఇమాంద్రాజత్రవర్తనిం జుషేధాం సుష్టుతిం మమ ఇంద్రాగ్ని ఆగతంబరా రాతర్యావభిరాగతం దేవేభిర్జేన్యావసు ఇంద్రాగ్ని సోమపీతలే స్వస్య సంపదోత్రీణాం శృణుతం భవం ఇంద్రాగ్ని సోమపీతలే ఏవాహమహ్వభూతలే ఇంద్రాగ్ని సోమపీతలే ఆహం సరస్వతీవతోరింద్రాగ్నోరవో వృణే యాభ్యాం గాయత్ర మృత్యసే అగ్నిమస్తోష్మిమగ్నిమీలాయజ్ఞై అగ్నిర్దేవాహే విదసే కవిరంతశ్చరాధిదూత్యా అన్నభంతామన్యకేసామేసావకస్తనూషు సంసమేషా విశ్వా అర్యో అరాదీరితో యుచ్చన్వాముడో నభంతామన్యకేసమే అగ్నేమన్మానిభ్యాంగం ఘృతం నజుహ్వ ఆసని సదేవేణు ప్రతీకిధ్యత్వం శశి పూర్యశివో దూతో విశ్వతో నభంతామన్యకేసమే ృపణ్యతి ఊర్జాహూర్వసూనాస్తమయోధే విశ్వస్యై దేవహూత్యైనభం తామన్యకే సమే సచీకేతసీయసాగ్నిశ్చిత్రేణ కర్మణ సహోదాసస్వాదీనాం రక్షీణామివృతీనోచేత ప్రధీరా అన్నం దానం జయేశామే.